చలి చలి చలి వేస్తుంది, చంపేస్తుంది, కురికేస్తుంది, నులిమేస్తుంది, చలి వేస్తుంది, అబ్బా చంపేస్తుంది, కురికేస్తుంది, నులిమేస్తుంది. రారా కప్పుకుందాం, రారా కప్పుకుందాం, నన్ను నువ్వు నిన్ను నేను కప్పుకుందాం, రా నన్ను నువ్వు నిన్ను నేను కప్పుకుందాం. చలి వేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులిమేస్తుంది, రా రా కప్పుకుందాం, రా రా కప్పుకుందాం, నన్ను నువ్వు నిన్ను నేను కప్పుకుందాం. చలి ఆగనంటుంది, యాడాడు పట్టి పట్టి లాగుతుంది, గట్టిగా ఇంకా గట్టిగా, అబ్బా కట్టగా ఒకటే కట్టగా, గట్టిగా ఇంకా గట్టిగా, కట్టగా ఒకటే కట్టగా. చుట్ట చుట్టుకుందాము, పట్టు విడవకుందాము, చుట్ట చుట్టుకుందాము, పట్టు విడవకుందాము. రా రా రా చలి వేస్తుంది, చంపేస్తుంది, అబ్బా కొరికేస్తుంది, నులిమేస్తుంది. అది నీ పట్టుకో, వేసుకో మెలిక వేసుకో, లోన అగ్గి పుట్టాలి, పైన బునుకు తగ్గాలి. కప్పుకుందాం, నన్ను నువ్వు నిన్ను నేను కప్పుకుందాం. చలి వేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులిమేస్తుంది.